ప్రవాజేసు ప్రయాబర్యిలే క్షామా విష్పతీరవీరీతే విషామక్తో రుషస పూర్వహూత వాయు పూషా స్వస్తయే నియుత్వా ఇంద్రవాయో బృహస్పతి మిత్రాగ్నిం పూషణం భగం ఆదిత్యాన్మారుతం గణం వరుణ ప్రావితా భూవన్మిత్రో విశ్వాభిరుతిభిః కరాతాన్నసురాధసః అధీన ఇంద్రైషాం విష్ణో స జాత్యానాం ఇతామరుతో అశ్విన తం ప్రత్నఖాయం వేనశ్చోదయద్యే వాసానయులాభిర్విశ్వేభిః సోమ్యం మధ్వోమాసశ్చర్షణీ ధృతః అగ్నయింద్రవరుణమిత్రదేవాః శ్రద్ధప్రయం తమారుతోత విష్ణో ఉభానా సత్యా రుద్రో అధగ్నా పూషాభగ సరస్వతీయుషంతా ఇంద్రాగ్నేమిత్రవరుణాదీతిగ్రస్వ పృథివీంద్యాం మరుత పర్వతా అపహ హువే విష్ణుం భూషణం బ్రహ్మణస్పతిం భగన్ను సవితారమూతయే అస్మే రుద్రామేఘనా పర్వతాసో వృత్రహత్యే బలాహూతౌ సజోషాః యశ్చగ్రేసాదేస్తువతే ధాయీ పజ్జయింద్రజ్యేష్ఠా అస్మావంతు దేవాః అర్వాంచో అద్యాభావతా యజత్రా ఆవోహాద్దిభయమానం యయేయమ్ ్రాధ్వం నా దేవాజిరోకస్్రాధ్వం కదవపదో యజత్రా విశ్వే అద్యమరుతో విశ్వభూతి విశ్వే భవంతగ్నయస్సనిద్ధా విశ్వే నో దేవా అవసాగమంతు విశ్వమస్తు ద్రవీణం వాజో అస్మే విశ్వే దేవాశృణుతే మగ్నహవం నేయే అంతరిక్షేయముపద్యవిష్ఠా యే అగ్నిజిహ్వా ఉత వాయుదత్రా ఆసద్యాస్మిన్ వర్షీమాదయధ్వం దేవేభ్యోహి ప్రథమైయజ్ఞేభ్యోమృతత్వజ్ఞే సువసీ భాగముత్తమం ఆదిద్దామానజ్ఞ సవితర్వ్యోన్నుషేనూ చీనాజీవితామానుషేభ్య ప్రవాయుమచ్చా బృహతీ మానీషా బృహద్రాయిం విశ్వమానజ్ఞరథప్రాం యుతద్యామానియుతః ప్రత్యామానః కవిః కవిమీయక్షసి ప్రయజ్యో ఇంద్రవాయుమే సుతావుపప్రయోభిరాగతం ఇంద్రవో వా ముసంతి మిత్రగ్నో వే పూతరక్షం వరుణం చ రిషాదసం ధియం ఘృతాచీగ్నే సాధంతా దస్రాయువాకావస్సుతానా సత్యావృత్తవర్హిషః ఆయాతగ్నరుద్రవర్తనీ తమ్ రత్నథాయం వేనశ్చోదయత్ విదద్యదీ సరమారుగ్నమద్రేర్మహిపాతః పూర్వ్యగ్నసభ్యక్తః అగ్రం నయత్సుపద్యక్షారానామచ్చారవం ప్రథమాజానతీగాత్ నహి స్వ సమవేదన్నన్యమస్మాద్వై స్వానరాత్పూరేతారామగ్నే యే మే నమృధన్నమృతా అమత్యం వై స్వానరం క్షేత్రాదిత్యాయ దేవా ఉగ్రావీ ఘనినామృధా ఇంద్రాగ్నేహ వామహే తానామృళాత ఈదృశే ఉపాస్మై గాయతానర పవమానాయేంద్రవే అభిదేవా ఇయక్షతే ఏత్వాహిహత్యే మఘవన్నవర్ధన్యేషాం పరే హరివో యే గయిష్టౌ ఏత్వానూనమానుమదంతి విప్రాప్పిబేందసో మగ్నసగాణామరుద్భిః జ్యేష్ఠా ఉగ్రః సహసేతురాయ మంద్రవో జ్యేష్ఠో బహుళాభీమానః అవర్ధన్యింద్రం మరుతశ్చిదత్రా మాతాయద్వీరం దధనభ్యనిష్ఠా ఆదూన ఇంద్రవృత్రహన్నస్మాకమర్దమాగహి మహాన్మహీభిరుతిభిః త్వమింద్రప్రతోర్తిష్వభి విశ్వా అసి స్పృధాః అసస్తిహ చ నితా విశ్వతోరసి త్వంతోర్యతరుష్యతః అనూతే సుష్మంతురయంతమీయతు క్షోణీసి సున్న మాతరా విశ్వాస్తే స్పృథస్నతయంతమన్యవే వృత్రయ్యదిందతూర్వసి యజ్ఞో దేవానాం ప్రత్యేతి సుమ్నమాదిత్యా సోభవతా మృళయంతాః ఆవోర్వాచీ సుమతిర్వృత్యాగ్నేహోశ్చిద్యావారి భో విత్తరా సత్ అదభ్యేభిస్ సవిత పాయుభిష్టగ్నే శివేభిరద్యపరీ పాహినో గయమ్ ఇరంగజిహ్పస్సువితాయనవ్యాసే రక్షామాకిర్నో అఘసగ్నే సయీసత ప్రవీరయా శుచాయోరద్రిరేవామద్భర్యభిర్మధూమంతస్సుతాసాః మహావాయో నియుతో యాహ్యచ్ఛాపివా సుతస్యాంధసోమదాయ గావ ఉపావతావతం మహీయజ్ఞస్య రప్సుదా ఉభాకన్నా హిరణ్యయా కావ్యయో రాజానే శుక్రత్వాదక్షస్య దురోణే త్రిసాదసాసధస్థా దీవ్యా అధ్వర్యో ఆగతజ్ఞరథేన సూర్యత్వచా మధ్వా యజ్ఞజ్ఞ సమంజాథే తం ప్రత్నథాయం వేనశ్చోదయత్ తిరశ్చీనో వితరస్మిరేషామధస్మీ దాసీ తృపరిస్మిదాసీత్ రేతోధా ఆసన్మహిమాన ఆసన్ స్వధా అవస్థాత్ప్రయాతి పరస్తాత్ ఆరోదాసీ అప్రణదాస్వర్మహజ్జాతయ్యదేనమపసో అధారయన్ సో అధ్వరాయ పరిణీయతే కవిరత్యో న వాజసాతయే చ నోహితః ఉక్షేపవృత్రహంత మాయామందానాచిదాగిరా ఆంగూషైరావివాసతః ఉపానః సూనవో గిరః శృణ్వంతమృతస్య యే మృళీకాభావంతు నః బ్రహ్మాని మే మతయః సగ్సుతాసస్యుష్మాయ్యర్తి ప్రభృతో మే అద్రీః ఆసాసతే ప్రతిహర్యం చుక్షే మాహరీవహతస్తానో అచ్చా అనుత్తమాతే మఘవన్న కిర్ణునత్వావావు అస్తి దేవతావిదానః జాయమానో నస తేన జాతో యానీకరిష్యా కృణుహి ప్రవృద్ధ ప్రదిదా సభువానేషు జ్యేష్ఠయ్యతో జిజ్ఞ ఉగ్రస్తేష నృన్నః సద్యోజ్ఞానో నిలీనాతి శత్రూణనుయం విశ్వే మదంత్యుమాహ ఇమా ఉత్వా పురోవసో గిరో వర్ధంతు యా మమ పవకవర్ణాశుచాయో విపశ్చితోభిస్తో మయీరనూషత యస్యాయం విశ్వ ఆర్యో దాసస్యేవధిపా అరిః తిరశ్చీదర్యేరు సమే పవీరవితుభ్యేర్సో అజ్యతే రయిః అయజ్ఞసహస్రమృషీభిః సహస్కృతః సముద్రయీవ పప్రథే సత్యస్వో అస్సమహిమా గృహేశవో యజ్ఞేషో విప్రరాజ్యే అదభ్యేభిః సమిత పాయుభిష్టగ్ శివేభిరద్యపరీ పాహి నోగయమ్ హిరణ్యజిహ్వస్సువితాయనవ్యాసే రక్షామాకిం నో అఘసగ్నే సలీసత. ఓం ఇతి ద్వాత్రింశోధ్యాయః. అథ త్రయత్రింశోధ్యాయః. ఓం యజ్జాగ్రతో దూరముదైతి దైవం తదో సుప్తస్య తథైవైతి దూరం గమం జ్యోతిషాం జ్యోతిరేకం తం మే మనశివ సంకల్పమస్తు. పిలన్నస్తోషం మహో ధర్మానంతవీషీ యస్య త్రితో వ్యోజసా వృత్రం విపర్వమర్దయాత్ అన్విదానుమతేత్వం మన్యాసీ సంచానస్కృతి తత్తే దక్షాయనో హి న ప్రణాయోగ్నషితారిషః సినీవాలిపృతుష్ఠుకేయా దేవానామసి స్వసా జుషస్వా హవ్యమాహూతం ప్రజాందే విదిద్భినః పంచానద్యః సరస్వతీమపీయంతి సస్రోతసః సరస్వతీ తు పంచధాసో దేశే భవత్సరిత్ త్వమగ్నే ప్రథమో అంగీరారిషిద్దేవో దేవానామభవ శివశ్వఖా తవౌ వ్రతే కవయో విద్మనాపసో జాయంత మరుతో భ్రాజదృష్టయః తన్నో అగ్నే తవా దేవ పాయుభర్మఘో నో రక్షతం వశ్చ వంద్య త్రాతాతోకస్య తన ఏగవామస్య నీమేషగ్ రక్షామాణస్తవౌ వ్రతే ఉత్తానాయామవాభరా చికిత్వాన్ సద్య ప్రవీతా వృషానందజాన అరుషస్తో పోరుసాదస్య పాదయిలాయాస్పుత్రో వయునే జనిష్ట ఇలాయాస్త్వాపదే భయన్నాభా పృథివ్యా అధి జాత వేదో నిధీ మహ్యగ్నే హవ్యాయవోర్యుహవే ప్రమన్మహే సవసానాయ సూషమాం దూషం గిర్వాణసే అంగిరస్వత్ సువృక్తిస్తువతరిగ్నియాయార్చా మార్కన్నరే విశ్రూతాయ ప్రవో మహే మహిళమో భరద్ధమాంగూష్యజ్ఞసవసానాయ సామా ఏనాన పూర్వే పితర పదజ్ఞార్చంతో అంగీరసోగా అవిందన్ ఇచ్చంతి త్వా సోమ్యాస సఖాయ శృణ్వంతి సోమందధాతి ప్రజాగ్నసి తితిక్షంతే అభిషత్తిం జనానామిందత్వదా కశ్చన హి ప్రాభేతః నతే దూరే పారమాచిద్రజాగ్రస్యాతు ప్రయాహి హరివో హరిభ్యాం స్థిరాయవృష్ణే సవానా కృతే మా యుక్తాగ్రావానః సమిధానే అగ్నౌ అషాల్హైయుత్సుకృతానా సుఖప్రిగ్రస్వర్షామప్సాం వృజనస్య గోపాం భరేషు జాగ్ఞసు క్షితిజ్ఞసుశ్రవా సంజయంతం త్వామనోమదేమ సోమా సోమో ధేనగ్నే సోమో అర్వంతమాసుజ్ఞే సోమో వీరం కర్మణ్యం దదాతి సాదన్యం విదత్యగ్నే సభేయం పితృశ్రవాణయ్యో దదాసదస్మై త్వమిమావోషాధీయుః సోమ విశ్వాస్తమపో ఆజనయస్త్వంగా తమాదంతోర్వంతరిక్షంతం జ్యోతిషావితమో వవర్థ దేవేన నో మునస దేవ సోమరాయ భాగగ్సాహసావన్నభియుధ్య మాత్వాత నదీశీషే వీర్యస్యోభయేభ్యః ప్రతీకిత్సాగయుష్టౌ అష్టౌ వ్యక్రత్కరుః పృథివ్యాస్త్రీధన్వయో జానా సప్త సింధూన్ హిరణ్యాక్షః సావితా దేవ ఆగాద్దధద్రత్నా దాసుషేవార్యాణి హిరణ్యపాణిః సవితా విశర్షణి రుభేద్యా వా పృథివీ అంతరీయతే అపామీ వాం బాధతే వేతి సూర్యమభికృష్ణేన రజసాద్యామృణోతి హిరణ్యహస్తో అసూరస్సు నీథస్సు మృళీతస్తవా ఆయాత్కర్వా అపసేధం రక్షసో యాతు ధానానస్తాద్దేవ ప్రాతిదోషం గృణానః ఏతే పంథా సవిత పూర్వ్యాసో రేణవస్సు కృతాంతరిక్షే తేభిన్నా అద్య పసిభిస్వృగేభీ రక్షాసనో అదీత బ్రూహిదేవా ఉభవీవతమస్వినో భానః శర్మ యచ్చతం అవిద్యయాభిరూతిభిః అప్రస్వతీమస్మినా వాచమస్మే కృతం నో దశామనీషా అద్యోత్యేవ సేనిహ్వాయేవాం మృదే చ నో భవతం వాచ సాతౌ ద్విభిరక్తృభిః పరీపాతమస్మానరిష్టేభిరస్మినా సౌభాగేభిః తన్నా మిత్రో వరుణో మామహం తామదీదుస్సింధు పృథివీ ఉదత్యోః ఆ కృష్ణే నరజసా వర్తమానో నివేశయన్నమృతం మత్యం చ హిరణ్యయేన సవితారథేన దేవో యాతి భువనాని పశ్యన్ ఆరాత్రివార్థీవగ్రరజః పితుర ప్రాయుధామభిః దివః సదాగ్నేసి బృహతీ వితిష్ఠస ఆత్వేషం వర్తతే తమాః ఉషస్తచిత్రమాభారాస్మభ్యం వాజినీవతి ఏన తోకం చతనాయం చ ధామహే ప్రాతర్జితం వగముగ్రజ్ఞహో వేమ భయం పుత్రమదీతేర్యో విధర్తా ఆర్ధ్రచిద్యం వన్యమానస్తురచిద్రాజాచిద్యం వగం భక్షీత్యాహ పూషంతవో వ్రతే వయన్నరిష్యే మతదాచన స్తోతారస్తయిహస్మాసి పథస్పాథః పరీపతిం వచస్యా కామేన కృతో అభ్యానలర్కం సనోరాసచ్చురుదశ్చంద్రాగ్రాధియంధియజ్ఞశీషధాతి ప్రపూషా త్రీణి పదా విచక్రమే విష్ణుర్గోపాదాభ్యః అతో ధర్మాణి ధారయన్ తద్విప్రాసో విపన్యవో జాగ్రవాగ్సమింధతే విష్ణోర్యత్పరమం పదం ఘృతవాతీ భువనామభిశ్రియోర్వీ పృథివా దుదుఘే సుపేశస జావా పృథివీ వరుణస్య ధర్మాణావిష్కాభితే అజలే భూరిరేతసా ఏన సపత్నా అపతే భావంతింద్రాగ్నిభ్యామవా బాధామహేతాన్ నసావో రుద్రా ఆదిత్యా ఉపరిస్పృశం మోగ్రం చేత్తారమధిరాజమగ్రన్ ఆనా సత్యా త్రిభిరేకాదశైరిహ దేవేభిర్యాతం మధుపేయమస్వినా ప్రాయుస్తారిష్టం నీరపాగ్నేసి వృక్షతగ్నేసేధాతం దేశో భవతగ్నేస చాభువా ఏష వస్తోమా మరుత ఇయం గీయన్మాం దార్యస్య మాన్యస్య కారో ఏషాయాసియుష్టతన్వే వయాం విద్యామేషం మృగమం జీరదాను సహస్తో వాస్ సహ ఛందస ఆవృతః సహ ప్రామారుషాయ సప్తదేవ్యాః పూర్వేషాం పంథా మనుదుస్య ధీరా అన్వాలేభిరేరుచ్చో నరస్మీన్ ఆయుష్యం వచ్చస్య గ్రాయస్పోషమోద్భీతం ఇదగ్రహిరణ్యం వర్చస్వద్యేత్రాయావీసతాదుమాం న తద్రక్షాగ్నేసి నపీ సా చాస్తారంతి దేవానామోజః ప్రథమజగ్ఞః కేతత్ యో విభర్తీదాక్షాయణగ్నేహిరం యజ్ఞస దేవేషు కృణుతే దీర్ఘమాయుః సమానుష్యేషు కృణుతే దీర్ఘమాయుః యదాబద్ధందాక్షాయణాహిరణ్యజ్ఞసతానీకాయ సుమనస్యమానాః తన్న ఆబధ్నామి సతసారదాయాయుష్మాంజరదష్టిర్యథాసం ఉత నో హిర్బుజ్ఞశృణాత్వదయేకాపా పృథివీ సముద్రః విశ్వే దేవారుతావృధో హువానాస్తుతామంత్రాః కవిశస్తావంతు ఇమా గిరా ఆదిత్యేభ్యో ఘృతస్నోః సనాద్రాజభ్యో జుహ్వా ఆజుహోమి శృణోతు మిత్రో అర్యమా భవో నస్తు విజాతో వరుణో దక్షో అగ్నేసాః సప్తర్షాయ ప్రతీహితాః శరీరే సప్త రక్షంతి సతమప్రామాదం సప్తాపస్వపాతో లోకమీయుస్తత్ర జాగృతో అస్వప్నజౌ సత్ర సదౌ చ దేవౌ ఉత్తిష్ఠ బ్రహ్మణస్పతే దేవయంతస్త్రేమహే ఉపప్రయం పమృత సుదాన వయింద్ర ప్రాసూర్భావాస చ ప్రణూనం బ్రహ్మణస్పతిర్మంత్రం వదక్షిప్త్యం యస్మిన్నింద్రో వరుణో మిత్రో అర్యమా దేవా భూకాగ్నేసి చక్రిరే బ్రహ్మణస్పతే త్వమస్య యంతాసూక్తస్య బోధితనాయం చ జిన్వా విశ్వం తద్వద్వం యదవంతి దేవా బృహద్వా దేవ విదథే సువీరాః ఇమా విశ్వా విశ్వకర్మ వాయో నః పితాన్న పతేన్నస్య నో దేహి ఓం ఇతి త్రయత్రింశోధ్యాయః అథ చతుస్త్రింశోధ్యాయః ఓం దేవసవితః ప్రసూవయజ్ఞం ప్రసూవయజ్ఞపాతిం భగాయ దివ్యోగం ధర్వకేతపూః కేతం నః పునాతు వాచస్పతిర్వాచం నస్వదతు తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ విశ్వాని దేవ సవితద్దురితాని పరాసు యద్భద్రం తన్న ఆసు విభక్తారగ్నేహవామహే వసోశ్చిత్రస్య రాధసః సవితారం ద్విచక్షసం బ్రహ్మణే బ్రాహ్మణం క్షత్రాయ రాజన్యం వరుద్ధో వైశ్యం తపసే శూద్రం తమసే తస్కారం నారకాయ వీరహనం పాప్మనే క్లీవమాక్రయాయ అయోగూం కామాయ బుగ్గశ్చలోమతికృష్టాయ మాగధం వృత్తాయ సూతం గీతాయ శైలూషం ధర్మాయ సభాసరం నరిష్టాయై భీమలం ధర్మాయ రేభగ్నహసాయ కారీమానందాయ స్త్రీశఖం ప్రమదే కుమారీ పుత్రం మేధాయై రథకారం ధైర్యాయ తక్షారం ప్రవాసే కౌలాలం మాయాయై కర్మారగ్ఞరూపాయ మణికారగ్ఞశుభేవపగ్ఞసారవ్యాయాయుషుకారగ్ఞహేత్యేధానుష్కారం కర్మణేజ్యాకారం జ్యష్టాయ రజ్జుసర్జం మృత్యవే మృగయుమంతకాయస్వనినం నదేభ్యః పౌంజ్యష్టమృక్షీకాభ్యో నైషాదం పురుషం వ్యాఘ్రాయ దుర్మదం గంధర్వాప్సరోభ్యో వ్రాత్యం ప్రయుభ్యవున్మత్తగ్నసర్పదేవజనేభ్యో ప్రాతిపదమయేభ్యక్కితవమీర్యతాయా అకీతమం పిశాచేభ్యో విదలకారీయా తుధానేభ్యః కంటకీకారీ సంధయే జాలం గేహాయోపపతిమాత్యై పరివిత్తం నిరృత్యై పరివిధానమరా అధ్యాయేది సుపతిం నిష్కృత్యే సస్కారీ సంజ్ఞానాయ స్మరకారీ ప్రకామోద్యాయోపసతం వర్ణాయానురుదం బలాయోపదా ఉత్సారేభ్య కుభ్యం ప్రముదే వామనం ద్వాభ్య శ్రావగ్ స్వప్నాయాంధమధం మాయవధిరం పవిత్రాయ విషజం ప్రజ్ఞానాయ నక్షత్రదర్శమా శిక్షాయ ప్రశ్నినాముపశిక్షాయా అభిప్రశ్నినం మర్యాదాయ ప్రశ్న వివాకం అన్వేభ్యోహస్తి పంచవాయా స్వపం పుష్ట్యై గోపాలం వీర్యాయా విపాలం తేజసేజపాలమిరాయై కీనాసం కీలాలాయ సురాకారం భద్రాయ గృహపగ్గశ్రేయసే విత్తథమాధ్యక్షాయానుక్షత్రారం ీదార్వాహారం ప్రభాయాగ్నేదం రద్నస్య విష్టపాయాభిషేక్తారం వరిశిష్టాయ నాకాయ పరివేష్టారం దేవలోకాయ భేషితారం మనుష్యలోకాయ ప్రకరితారగ్నే సర్వేభ్యో లోకేభ్యముపసేక్తారమవారిత్యైపమంత్రితారం మేధాయ వాసప్పల్కూలీం ప్రకామాయ రజయిత్రీం ఋతయేయస్తేన హృదయం వైరాహత్యాయ పిశూనం వివిక్తే క్షత్రారమోపద్రష్ట్యాయానుక్షత్రారం బలాయానుచరం భూమ్నే పారిష్కందం ప్రియాయ ప్రియవాదినమరిష్ట్యా స్వసాదగ్గ స్వర్గాయ లోకాయ వాగదుగం వరిషిష్ఠాయ నాకాయ పరివేష్టారం మన్యవేయస్తాపం క్రోధాయ నిసరయోగాయ యోక్తారగ్రే శోకాయాభిసత్తారం క్షేమాయ విమోక్తారముత్కూలనికూలేభ్యస్తృష్టినం బపూషే మానస్కృతగ్రశీలాయాంజనీకారీన్ నిర్వృత్తేకోశకారీ యమాయాసూ యమాయమసూమర్వభ్యో వాతోకాగ్రంవత్సరాయ పర్యాయిణీం పరివత్సరాయ బీజాతామిదావత్సరాయాతీర్వారీ విద్వత్సరాయాతిష్కద్వారీ వత్సరాయ విజజ్జరాగ్రంవత్సరాయ పలిక్మీ మృగుభ్యో ఆజిన సందగ్గే సాధ్యేభ్యశ్చర్మమ్నం సరోభ్యోదైవరముపస్తావారాభ్యో దాసం వై సంతాభ్యో వైందన్నడ్వరాభ్యః సౌష్కాలం పారాయ మార్గారమవారాయ కేవర్తం తీర్థేభ్య ఆందం విశామేభ్యో మైనాలం స్వనేభ్య పర్ణగంగుభ్య కిరాతగ్రేసానభ్యోజంభాగం పర్వతేభ్యం పూరుషం బీభత్సాయీ పౌల్కసం వర్ణాయ హిరణ్యకారం తులాయీ వాణిజం పశ్చాదోషాయ గ్లావినం విశ్వేభ్యో భూతేభ్యస్విద్మలం భూత్తి జాగరణమభూత్యే స్వపనమాత్తి జనవాదినం వృద్ధ్యా అపల్పగ్సగ్సరాయ ప్రచ్ఛిదం అక్షరాజాయ కితవం కృతాయ ఆదినవదర్శం త్రేతాయై కల్పినం ద్వాపరాయాధికల్పినామాస్కందాయ సభాస్థానం మృత్యవే గోయమంతకాయ గోఘాతం శుదేయోగాంవీకృంతంతం భిక్షామానముపతిష్ఠాతి దుష్కృతాయ చరాకాచార్యం పాప్మనే శైలగం ప్రతిశ్రుత్కాయార్తనం ఘోషాయ భషమంతాయ బహువాదినామనంతాయ మూకగ్గశబ్దాయాలంబరాఘాతం మహాసేవీనా వాదం క్రోశా ఆయ తూలవధ్వమావరస్పరాయ సంఖధ్వం వనాయ వనపమన్యతో అరణ్యాయ దావపం నర్మాయ పుగ్గశ్చలోగ్రహసా ఆయ కారీయాదశేషా బల్యాంగామన్యంగనకమభిక్రోశకంతాన్ మహాసే వీణావాదం పా నిఘ్నంతో నవధ్వంతాన్ వృత్తాయ ఆనందాయ తలవం అగ్నయేపీవానం పృథివ్యే పీఠసత్వినం వాయవే చాండాలమంతరిక్షాయ వగ్గేశనక్తినం దివేఖలతిగ్గే సూర్యాయ హర్యక్షం నక్షత్రేభ్యక్తిర్మిదం చంద్రమాసే కిలా సమన్వే శుక్లం పింగాక్షగ్రాత్రీ కృష్ణం పింగాక్షం అసైతానష్టౌ విరూపానాలభతేతి శుక్లం చాతి కృష్ణం చాతి దీర్ఘం చాతి హ్రస్వం చ అతిస్థూలం చాతి కృశం చాతి కూల్వం చాతి లోమసం చాశూద్రా బ్రాహ్మణాస్తే ప్రాజాపత్యాః మాగధపుగ్గశ్చలే క్లీవక్కీతవో శూద్రా అబ్రాహ్మణాస్తే ప్రాజాపత్యాః ఓం ఇతి చతుస్త్రింశోధ్యాయః.